தூமணி மாடத்து சுற்றும் விளக்கரிய தூபம் கமழத் துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் சிறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமா என் மாதவன் வைகுந்தனென்னு நாமம் பலவும் நவின்றேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 9வ பாசுரம் தூமணி అనే పాసురం. ఈరోజు ఈ పాసురము చేత ఏ గోపకన్యకను నిద్ర నుంచి లేపుతున్నారో ఆవిడ శ్రీకృష్ణుడు ఉండే చోటకు మనం ఎందుకు వెళ్ళాలి? నేను అతిరూప సుందరి, నేను ఉండే చోటకు అతడు వస్తాడు, అతడు వచ్చి నన్ను పిలుసుకుని వెళ్తాడు, నేనెందుకు వెళ్ళాలి అనే భావంతో కూడిన మనిషి అట. ఇది ఎలా ఉంది అంటే, ఆంజనేయ స్వామి సీతమ్మ ఎదురుగా అశోకవనంలో, తల్లి మీరు అనుమతి ఇస్తే మీ నాథుడి దగ్గరే నేను మిమ్మల్ని చేర్పిస్తాను అని విన్నపం చేశాడు. అప్పుడు సీతమ్మ దాన్ని అంగీకరించలే. సరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుస్థః తత్తస్య సదృశం భవేత్. తమ యొక్క ఆ కోదండం నుండి ఆ శరవర్షం చేసి, బాణవర్షం చేసి లంకానగరానికి ఒక రకమైనటువంటి వ్యాకులం కలిగినట్టు చేసి వీర రాఘవుడుగా నా స్వామి నన్ను ఆయన వచ్చి పిలుసుకుని పోతే అదే బాగుంటుంది అని సీతమ్మ చెప్పడం జరిగింది. అటువంటి భావంతో కూడిన మనిషి ఈ గోపకన్యక. అటువంటి ఆవిడను నిద్ర నుంచి లేపుతున్నారు ఈ పాసురంలో. పాసురార్థానికి వస్తాం. తూమణి మాడత్తు, ముందుగా ఈమె యొక్క భవనాన్ని వర్ణిస్తున్నారు. ఈమె ఇల్లు ఎలా ఉంది అనే దాన్ని వర్ణిస్తున్నారు అంటాడు. ఒక మనిషి యొక్క ఇంటిని ఆ విధంగా వర్ణించడం న్యాయమా? లేదండి. ఇక్కడ ఒక శాస్త్రార్థం నిండి ఉంది. పెద్దవాళ్లు ఉండే ఇంటిని కూడా మనం రెండు చేతిని జోడించి నమస్కరించాలా అని శాస్త్రం. శ్రీరంగంలో పరాశర భట్టర్ స్వామి రంగనాథస్వామి దర్శనం చేసుకుని తమ ఇంటికి వెళ్లే సమయంలో అటూ వీధిలో వస్తూ ఉండగా అతనికంటే పెద్దవాళ్లు ఉన్నటువంటి ఆ ఇల్లును చూసి రెండు చేతిని జోడించి నమస్కరిస్తూ పోతారట. ఇది పెద్దలు మనకు బోధించినటువంటి ఒకనొక శిష్టాచారం. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని ధర్మశాస్త్రంలో ఆపస్తంభ ధర్మ సూత్రం చెప్తుంది. ఆపస్తంభ మహర్షి చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు అంటే ధర్మం తెలిసిన పెద్దవాళ్ల యొక్క శిష్టాచారం కూడా మనకు ప్రమాణం. ఏ పుస్తకంలో చెప్పబడి ఉంది, ఎక్కడ ఉంది అని మన ఆ విధంగా అడుగక్కర్లేదు. పెద్దల యొక్క ఆచరణం కూడా మనకు ప్రమాణం. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని భగవద్గీత చెప్తుంది. అందువల్ల పెద్దలు వాళ్ల యొక్క ఆచరణం కూడా మనకు ప్రమాణం. తూమణి మాడత్తు, ఈమె యొక్క భవనం ఎలా ఉంది అంటే మాణిక్యముల చేత రత్నముల చేత చెక్కబడినటువంటి భవనమట. తూ పరిశుద్ధమైన, మణిమాడత్తు మణుల చేత చెక్కబడినటువంటి నిర్మింపబడినటువంటి ఇల్లు. తూమణి మాడత్తు అని అంటున్నారు అంటే పరిశుద్ధమైనటువంటి రత్నం అంటే పరిశుద్ధం లేని రత్నం కూడా ఉందా అంటే ఉంది అన్నారు మన పెద్దలు. తొలైవిల్లి మంగళం అని ఒక దివిదేశం, 108 వైష్ణవ క్షేత్రంలో ఒకటి తొలైవిల్లి మంగళం అని ఒక దివిదేశం. ఆ ఊర్ను వర్ణించిన స్వామి నమ్మాళ్వార్ ఆ గుడి ఎలా ఉంది అంటే తువళ్ ఇల్ మా మణిమాడం అని వర్ణించారు. ఏదో అక్కడ దోషం ఉండి ఆ దోషం పోయిన తరువాత తీసుకున్నటువంటి రత్నముల చేత నిర్మింపబడినటువంటి గుడి అని అక్కడ వర్ణించారు. అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, ఆరంభం నుండి పరిశుద్ధంగా ఉంది అని చెప్పడంలో తాత్పర్యం. తూమణి మాడత్తు అటువంటి భవనంలో సుట్రుం విళక్కరియ ఇల్లంతా మంగళ దీపం ప్రకాశిస్తూ ఉందట. ధూపం కమళ పరిమళ ఆ సాంబ్రాణి సువాసన అక్కడ నుంచి వస్తూ ఉంది. ఇదంతా ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎవరికి తెలియకుండా శ్రీకృష్ణుడు ఇక్కడికి వస్తారు పోతారట. భగవత్ సాన్నిధ్యంలో మంగళదీపం తప్పకుండా ఉండాలి కదా, అందుకొరకు ఇదంతా ఇక్కడ ఆ విధంగా పెట్టబడి ఉందట. ధూపం కమళ తుయిలనైమేల్ కండ్వళరు, సొగుసుగా పరుపు పైన నిద్రించుచున్న మామాన్ మహళే మణికదవం తాళ్తిరవాయి, మా మేనమామ కూతుర ఓ గోపకన్యక అని ఏదో ఒక బంధుత్వాన్ని చెప్పి సంతోషంగా ఆండాళ్ ఈ గోపకన్యకను పిలుస్తున్నారు. అంటే భగవత్ సంబంధంతో కూడిన ప్రతి మనిషి ఒకరుకు మరొకరు బంధు వరుస కింద వస్తారు అనేటువంటి శాస్త్రార్థం ఇక్కడ చెప్పబడుతుంది. అందువల్ల మామాన్మహళే, ఎందుకంటే ఇదే అండాళ్ మరొక ప్రబంధంలో ఉత్తర మధురను వర్ణించినప్పుడు అక్కడ నా యొక్క వీధిలో అని ఒక పాసురంలో చెప్తున్నారు, నం తెరువిన్ నడువే అని చెప్తున్నారు. ఈమె దక్షిణ దేశంలో శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ తల్లికి ఉత్తర మధురలో ఇల్లు ఎక్కడ ఉంది అయినా కూడా తమకు సంబంధించిన ఆ విష్ణు భక్తితో కూడిన ఆ భాగవతులు వసించే ఊరు తమ ఊరని, అక్కడ ఉండేవాళ్లు తమ మనిషి అనే భావంతో ఆండాళ్ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. మామాన్మహళే మణికదవం తాళ్తిరవాయి, మణుల చేత చెక్కబడిన నీ ఇంట్లో తలుపు ఎక్కడ ఉంది మాకు తెలియట్లేదు, అందులో నువ్వే వచ్చి ఆ పని చేయి. మామీర్ అవళ ఎళుప్పీరో, లోపల ఉండే ఆవిడ ఏమి మాట్లాడలేదు. వెంటనే ఓ మేనత్త, మీరు మీ కూతుర్ను నిద్ర నుంచి లేపకూడదా. మామీర్ అవళ ఎళుప్పీరో, అవళై ఆమెను ఎళుప్పీరో, నిద్ర నుంచి లేపండి. లోపల నుంచి ఏ శబ్దం రాలేదు. ఉన్మహల్తాన్ ఉమయో, మీ యొక్క కూతురు మూగన అన్రి చెవిడో, లేకపోతే చెవిడా శ్రవణేంద్రియం పనిచేయలేదా, అనంతలో లేకపోతే సోమరితనంతో కూడి ఉందా ఆమె, ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాళో, లేకపోతే ఎవరైనా మంత్రవాది మంత్రం జపించి ఈమె ఇలా ఉండినట్టు చేసేశాడా. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్రెన్రు, నా స్వామి మనందరి యొక్క స్వామి మా మాయన్ మహామాయావి, వాడు మాధవన్ వాడు మాధవుడు, వైకుంఠన్ ఆయన వైకుంఠాధిపతి, ఇలా భగవంతుని యొక్క సహస్రనామాన్ని మేము చెప్తూ వస్తూ ఉండగా ఈ విధంగా నిద్రపోవడం న్యాయమా, పడుకొని ఉండడం న్యాయమా అని ఇక్కడ అండాళ్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మూడు పదాలు, మా మాయన్ మహామాయావి మాధవుడు, అదేవిధంగా ఈ వైకుంఠాధిపతి అని. అంటే మహామాయావి అంటే మాయావై వయునం జ్ఞానం అని సంస్కృత నిఘంటు ప్రకారం అత్యాశ్చర్యమైన సంకల్పంతో కూడినవాడు అర్థం. ఇటువంటి అత్యాశ్చర్యమైన సంకల్పం అంతా భగవంతుడు చేస్తున్నాడంటే దానికి ఏదో ఒక స్కూల్లో ఆయన చదివి ఉండాలి కదా, ఒక గురుకులంలో ఆయన చదివి ఉండాలి కదా. ఆ గురుకులం ఏది అంటే మహాలక్ష్మి అనేటువంటి గురుకులం అట. మాధవన్, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే నాయకుడు, లక్ష్మీ నాయకుడు అంటే అమ్మవారి దగ్గర నుంచి భగవంతుడు ఎన్నో విషయాలను నేర్చుకున్నారట. స్వారస్యంగా చెప్తారు మన పూర్వాచారులు, మామాయన్ మాధవన్ ఆయన ఎటువంటి వాడు, వైకుంఠాధిపతి, ఎన్రెన్రు నామం పలవం, ఎన్నో ఆ సహస్రనామాన్ని మేము చెప్పినాం నిద్ర నుంచి లేచి రాలేదే అని వీళ్ళు చెప్పిన వెంటనే ఆ గోపకన్యక వెంటనే నిద్ర నుంచి లేచి తలుపు తెలుసుకొని వీళ్ళని నమస్కరించి వీళ్ల గోష్ఠిలో ఒక ఆమెగా చేరి మరొక గోపకన్యకు నిద్ర నుంచి లేపడానికి వెళ్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.